ఆహ్వామహే కవీం కవీనాముపమిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతిభిస్సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే. శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ఈ శ్లోకంలో అర్జునుడు తన యందు శిష్యభావాన్ని ఆవిష్కరించుకుని భగవానుని ఎదుట శరణాగతి చేస్తాడు. ఈ శిష్యుల్లో మూడు రకాలు కనపడతారు. ఒకడు విద్యార్థి, రెండు అంతేవాసి, మూడు శిష్యుడు. త్రీ లెవెల్స్. విద్యార్థి అంటే విద్యను కోరువాడు. విద్య ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి విద్య. మీరు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఏమన్నా ఆపి నీకు విద్య కావాలంటే కావాలనే అంటాడు. కాఫీ కావాలంటే అక్కర్లేదు అనొచ్చు, కానీ విద్య కావాలంటే కావాలనే అంటాడు. విద్య అక్కర్లేదు ఎవరికి, కానీ విద్య కావా. ఎందుకంటే యూనివర్సిటీలో అందరూ చేరతారు, కొన్ని వేల మంది చేరతారు, అందరూ విద్య కావాల్సిన వాళ్ళే, విద్యను కోరేవారే. కానీ ఆ విద్య కోసమని తర్వాతి స్టెప్ తీసుకుని కష్టపడడం అన్నది అందరూ చేయరు. విద్యను కోరేవాడు విద్యార్థి. విద్యను కోరి ఆ విద్యను సంపాదించటం కోసం గురువు వద్దకు వెళ్ళి, దట్ ఈస్ ది వెరీ ఫస్ట్ స్టెప్, గురువు వద్ద మకాం పెట్టి అంతేవాసి, అది మేజర్ స్టెప్, అది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ గ్రోత్. అది అంతేవాసి, అంతే అంటే సమీపే వసతి. గురువుకి సమీపంలో ఉండడం, గురువుకి సమీపంలో ఉండడం అంటే హాస్టల్లో మకాం పెట్టడం, లేకపోతే పాఠానికి దగ్గరగా మకాం ఉండడం. జూబ్లీ హిల్స్లో మకాం ఉంటే పాఠం కుదరదు అనుకోండి. జూబ్లీ హిల్స్లో ఉంటే ఎక్కడ కుదురుతుంది? కాబట్టి కొంచెం లొకాలిటీ ఎలా ఉన్నా మనం పాఠానికి దగ్గరగా ఉండాలి. దట్ ఈస్ అంతేవాసి. లేకపోతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోవటం, డిస్టెన్స్ ఏమైనా ఉంటే దట్ యూ కెన్ కవర్ ఈజీలీ అనే వ్యవస్థ చేసుకోవటం. ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో వాడిని మాట్లాడుకోవడం. నాతో కొంతమంది చెప్తూ ఉంటారు మాకు రావడానికి ఉందండి కానీ రాలేకపోతున్నామని. నేను విని నవ్వి ఊరుకుంటాను, అప్పుడప్పుడు చెప్తాను కూడా, రావాలని ఉంటే రావచ్చండి అని కూడా అంటాను. అన్నప్పుడు అంటాను, లేనప్పుడు లేదు. ఏముంది, రావాలని ఉంటే రావచ్చు. సమ్ సర్కమ్స్టెన్సెస్ ఐ కెన్ అండర్స్టాండ్. కానీ జనరల్గా ఇప్పుడు ఓ చోట నుంచి 10 మైళ్ళ దూరం, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారనుకోండి, ఇద్దరో ముగ్గురో నలుగురో ఒక గ్రూప్ కింద తయారై ఓ ఆటో వాడిని మాట్లాడుకుని వాడికి నెలకి ఇంత చొప్పున ఇస్తే వాడు చక్కగా ఆనందంగా తీసుకొస్తాడు, తీసుకెళ్తాడు. ఈ ఆటో వాళ్ళు పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకురావట్లేదు. యూ హవ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ అండ్ సమ్ టైమ్. నాతోటి ఒక అమ్మగారు ఉన్నారు, నాకు గీత అంటే మీ పాఠం అంటే చాలా ఇష్టం అండి, కానీ నేనున్న చోటు మీ క్లాసుకి అది నడిచి వచ్చి దూరము కాదు, బస్సు ఎక్కి దూరము కాదు. నేను ఇంకేం చెప్పను, మాట్లాడుకుంటున్నాను, ఓకే అలాగే. కాబట్టి అంతేవాసి. సో అంతేవాసి ఎవడంటే వన్ హూ ఈజ్ రెడీ టు ఇన్వెస్ట్ సమ్ ఎఫర్ట్ ఇన్ టు దట్ డిజైర్. జ్ఞానమునందు కోరుకుంటే చాలదు, ఆ కోరికని సాకారం చేసుకుందుకోసం నెక్స్ట్ స్టెప్ తీసుకున్నవాడు అంతేవాసి. దెన్ కమ్స్ ది ఫైనల్ స్టెప్, సరెండర్. శిష్య అది థర్డ్ స్టెప్. శిష్యుడంటే శిక్షింపబడు, శిక్ష అంటే ట్రైనింగ్ అని అర్థం, శిక్షణ ఇయ్యబడువాడు. శిక్ష అంటే పనిష్మెంట్ కాదు. పనిష్మెంట్ కూడా దాని అభిప్రాయం ఏంటంటే రిఫార్మ్ అనే సెన్స్లో శిక్ష అంటే పనిష్మెంట్ అని అర్థం వచ్చింది. సో వాడిని హింస పెట్టడం అనే అభిప్రాయం కాదు అక్కడ, వాడిని రిఫార్మ్ చేయటం కోసం. సో శిక్షణ ఈయబడువాడు శిష్య. సో గురువు యొక్క అదుపాజ్ఞలలో ఉంటూ కనుసన్నలలో మెలుగుతూ చక్కగా కష్టపడి చదువుకునేవాడు శిష్య. సో శిష్య ప్రతివాడు శిష్యుడు అవ్వాలి, అప్పుడు వాడికి విద్య వంటబడుతుంది. కొంతమంది అంతేవాసులుగా ఉండి కాలక్షేపం చేసేస్తూ ఉంటారు, హాస్టల్లో జాయిన్ అయ్యి కాలక్షేపం చేసేస్తూ ఉంటారు, వేదాంత కోర్సులో జాయిన్ అయ్యి ఇటు అటు అలరచిల్లరగా తిరుగుతూ కాలక్షేపం చేసేసి అయిపోతూ ఉన్న టైం అంతా అయిందనిపించేసి ఇంకప్పుడు రోడ్డు మీద పడ్డాం. సో అలా కాదు, గురువు దగ్గర ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన యందు ఒక డిసైపుల్ యొక్క లక్షణాన్ని ఆవిష్కారం చేసుకున్నవాడు శిష్య. సో అర్జునుడు ఆ పని మొట్టమొదటిసారిగా చేశాడు శ్రీకృష్ణుని ఎదుట. శ్రీకృష్ణుని యందు గురువును దర్శించాడు, తన యందు శిష్యుణ్ణి దర్శించుకున్నాడు. సాధారణంగా మనుషులు ఎలా ఉంటారంటే చదువుకునే టైం ఏదో పాతికేళ్ల దాకానో ఎంతో ఉంటుంది, ఇంకా తర్వాత మనం చదవాల్సిందేం లేదు అనే ధోరణిలో ఉంటారు. అది చాలా తప్పది. మనము లాస్ట్ బ్రెత్ వరకు, అంటే ఆఖరి క్షణం వరకు జీవితంలో విజ్ఞానాన్ని సముపార్జించటానికే మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఆఖరి క్షణం వరకు కూడా ఆ పని చేయాల్సి ఉంది. కనుక ఎందుకంటే ఆ మనిషి కేవల సంసారంలో జీవిస్తూ ఉండటం అంత తెలివైన పని కాదు. కేవలము సంసారం, కేవలము సంసారం అంటే ఏమిటి? అర్థకామయమైన జీవితం. ఏవో కొన్ని కామనలు ఉంటాయి, ఏవో కొన్ని గోల్స్ పెట్టుకుంటాం లైఫ్లోనూ, ఆ గోల్స్ని సాకారం చేసుకుందు కోసం కొంత ధనాన్ని అది సంపాదించి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అలాగా మొత్తం జీవితం అంతా అలా అయిపోకూడదు. జీవితాన్ని విజ్ఞాన భావనా ప్రపంచంలో జీవిస్తూ ఉండాలి. ఈ సాంసారికములైన పనులు ఏవో కొన్ని ఉంటాయి, ఏదో ధనార్జన, తర్వాత కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు, సమాజానికి సంబంధించిన వ్యవహారాలు, ఇవన్నీ ఉంటాయి. వాటితోటే జీవితం అయిపోయిందని అనుకోకూడదు. అవి చేసుకుంటూ వాటికి వినియోగించాల్సిన శక్తిని యుక్తిని వాటికి వినియోగిస్తూ మనము వాటికి అతీతంగా, వాటికంటే ఒక లెవెల్ ఎక్కువలో విజ్ఞానమయమైన జీవితాన్ని గడపాలి, భావనామయమైన జీవితాన్ని గడపాలి. హయ్యర్ ఇమోషన్స్ అంటే ప్రేమ, దయ, కరుణ, దానము, ధర్మము, ఇటువంటి హయ్యర్ ఇమోషన్స్ ఉంటాయి. వాటి ఆ లెవెల్కి ఎదిగి ఆ లెవెల్లోనే జీవించాలి. ఇంకా అంతకంటే హయ్యర్ లెవెల్ ఆత్మజ్ఞానము, తర్వాత విజ్ఞాన సముపార్జన, జీవితానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకోవటము. సో ఆ రకంగా ఆ హయ్యర్ లెవెల్స్లో జీవించాలి. కానీ మరీ కేవలము డబ్బు సంపాదించుకోవడం, భోజనం చేయడం, సుఖాలు అనుభవించడం, ఇల్లు కట్టుకోవడం, వాకిలు ఇంతటితో సరిపెట్టేయకూడదు. అది పశుప్రాయమైన జీవితం అయిపోతుంది, అలా జీవించకూడదు. అవి అందరికీ అవసరం. ఓ లెవెల్లో వాటిని ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసేసుకుని వాటి నుంచి హయ్యర్ లెవెల్కి ఎదిగి జీవించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా తన యందు ఒక జ్ఞాన పిపాసన, ఒక జిజ్ఞాసనం ఆవిష్కరించుకోవాలి. యు హ్యావ్ టు చూస్ టు నో, మనం ఈ జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఆ ఛాయిస్, అది ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో దాన్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేసిన వాడే శిష్య అన్నారు. శిష్యస్తేహం. ఇప్పుడు జీవితంలో ధనం ఉంటుంది, ఇల్లు వాకిలి ఉంటుంది, అంగబలం అర్థబలం ఉంటుంది, పెద్ద లోగిళ్ళు అన్నీ ఉంటాయి, కార్లు, నౌకర్లు, చాకర్లు అన్నీ ఉంటాయి. అన్నీ ఉండి ఈ వ్యక్తి వెళ్ళి వయస్సులో ఉంటాడు, 60 ఏళ్ళలో ఎంతో ఉంటాడు. ఇతను వెళ్ళి ఓ భిక్షువు దగ్గర కూర్చుని ఏవేవో విషయాలను తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు అంటే దాన్ని బట్టి మీకేమర్థమైంది? సో జీవితం అంటే కేవలము భోగభాగ్యములు మాత్రమే కాదు. కేవలము అంతే అయితే మరి అవన్నీ అతనికి ఉండనే ఉన్నాయి. అయినా కూడా అవన్నింటినీ కొంతసేపు అయినా పక్కన పెట్టి వెళ్ళి ఓ మహాత్ముడి దగ్గర కూర్చుని జీవితానికి సంబంధించినటువంటి ఒక తత్వాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నాడంటే దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ ఇట్. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా విజ్ఞా చదువుకున్న వాళ్ళు ప్రధానంగా ఒక ఉన్నతమైన స్థాయికి చేరి మానసికంగా ఆ భావనా ప్రపంచంలో జీవించాలి, విజ్ఞాన ప్రపంచంలో జీవించాలి, కానీ కేవలము అన్నమయ కోశంలో జీవించకూడదు. అన్నమయ కోశం అంటే ఫిజికల్ బాడీ. సో ఐఆమ్ వాట్ ద ఫిజికల్ బాడీ ఈజ్ అనే లెవెల్లో జీవించకూడదు. అది చాలా పశుప్రాయమైన జీవితం. అన్నమయ కోశం కంటే ఒక్క పిసలు ఎక్కువ ప్రాణమయ కోశం. అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ఉండటం, ఇటు అటు తిరిగి కష్టపడి పనిచేయటం, ఎక్సర్సైజ్ చేయటం, అదే ప్రాణమయ కోశం. అంతకంటే పైన ఉన్నది మనోమయ, అంటే హయ్యర్ ఇమోషన్స్. ఇందాక మనవి చేశాను చూడండి, ఆ హయ్యర్ ఇమోషన్స్. అంతకంటే పైది విజ్ఞానమయ. సో ఆ లెవెల్స్లో జీవించాలి, కానీ కేవలము అన్నమయ కోశంలో జీవించాడు అనుకోండి, అన్నమయ కోశంలో జీవించడం అంటే డబ్బు సంపాదిస్తాడు, భోగాలు అనుభవిస్తాడు, పడుకుని నిద్రపోతాడు. మళ్ళీ నిద్ర లేచింది ఎందుకంటే ఇంక నిద్ర లేవాలి కాబట్టి, వాడే నిద్ర లేవాలనుకుని లేవడు, అదేదో ఒక తత్వం లోపలుండి లేపుతోంది వాడిని, అందుకోసం లేస్తున్నాడు. కానీ వాడే నిద్ర లేవాలనుకుని లేస్తాడా? నిద్ర లేవాలనుకునేవాడు ఉండడు కదా అప్పుడు. సో దెర్ ఈజ్ సంథింగ్ విచ్ వేక్స్ హిమ్ అప్, అండ్ సో హీ వేక్స్ అప్. ఇట్ హ్యాపెన్స్, హీ డజంట్ మేక్ ఇట్ హ్యాపెన్, ఇట్ హ్యాపెన్స్. వాడికే కాదు, అందరికీ కూడా సమానమేది. కనుక సో కేవలం నిద్ర లేచాడు కాబట్టి ఇంకా ఏదో తినడము తాగడము లేకపోతే డ్యాన్స్ చేయటం ఇలాగా డబ్బు వీటన్నిటికీ డబ్బు కావాలి కాబట్టి డబ్బు సంపాదించడం, డబ్బు సంపాదించాం కాబట్టి భోగాలు అనుభవించడం, భోగాలు అనుభవిస్తున్నాం కాబట్టి డబ్బు సంపాదించడం. అంత మాత్రంతో జీవితాన్ని సరిపెట్టేస్తే అది అన్నమయము, అన్నమయంతో సరిపెట్టేయటం అది పద్ధతి కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన యందు శిష్యత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. అర్జునుడు అంతటి వాడు, సర్వసమర్థుడు, రాజకుమారుడు, యుద్ధం అంటూ నెగ్గినట్లయితే చాలా అధికారంలోకి రాబోయేవాడు, సుశస్త్రాస్త్ర సంపన్నుడు, అన్ని గొప్ప లక్షణాలు ఉండి తనలో ఒక శిష్యత్వాన్ని ఆవిష్కరించుకున్నాడు. ఎవ్రీబడి హ్యాస్ టు మేక్ దిస్ డిస్కవరీ. శిష్యస్తేహం. తర్వాత శరణాగతి. శరణాగతి అంటే అది మనకి విస్తారంగా వస్తుంది ఎదుర. సో ఇక్కడ అర్జునుడు ఒక శిష్యునిగా గురువు ఎదుట శరణాగతి చేస్తున్నాడు. ప్రపన్నం అంటున్నాడు. శాధిమాం త్వాం ప్రపన్నం, నిన్ను శరణు వేడుతున్నాను, నన్ను నీవు రక్షించవలసినది. శరణు అంటే ఆ శబ్దానికి అర్థం ఏంటంటే శరణం గృహరక్షిత్రోహ ఇత్యమరహ అని అమరణి కంటుంది. శరణ శబ్దానికి అర్థం ఏంటి? శరణము, అది సంస్కృతంలో. తెలుగులో శరణు అంటూ ఉంటారు, డజన్ మ్యాటర్. సో శరణ శబ్దానికి అర్థం గృహము, రక్షకుడు. రక్షిత అంటే రక్షకుడు. సో మనము గృహము అంటే ఈ ఇటకలతోటి సిమెంట్ తోటి కట్టిన గృహము, అది ఎలాగూ శరణ శబ్దం చేతను వాడతారు, అది అర్థం ఉన్నది. బట్ గృహము అంటే ది ఇమోషనల్ లెవెల్ వేర్ ది పర్సన్ లివ్స్, అదే అక్కడ శరణ శబ్దానికి అర్థం. కాబట్టి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుని వీ ఫీల్ కంఫర్టబుల్ అబౌట్ ఇట్. అక్కడ ఇట్ ఈస్ ది ఇమోషనల్ కంఫర్ట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. నిజానికి అద్దింట్లో ఉంటే మీకు ఆ కంఫర్ట్ ఉండదు, స్వంతింట్లో ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఎంతోమంది అంటారు పెద్ద బిల్డింగ్లో, మంచి మోడర్న్ బిల్డింగ్లో అద్దెకు ఉండడం కంటే పాకైనా సరే స్వంత గృహంలో ఉండడం మేలు అని ఆ ఫీలింగ్ ఉన్నా ఎరుగుదురు కదా మీరు. సో ఒక ప్లాట్ ఒకటి కొనుక్కుని దాంట్లో ఒంటి రాటతోటి ఒక పాక వేసుకుని దాంట్లో నేను ఉంటాను, స్వంత గృహంలో ఉంటాను అని అంటాడు. అంటే ఇక్కడ గృహము అంటే ఇటకలోను సిమెంటు కాదు, గృహం అంటే గృహము అంటే ఇది నేను నాది అనే భావన అది. సో సైకలాజికల్ స్టెబిలిటీ. సో సైకలాజికల్లీ హీ ఫీల్స్ కంఫర్ట్, హీ డిస్కవర్స్ ఎ కంఫర్ట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ శరణం. కొంతమంది ఉన్నారనుకోండి, మాకు స్వంత ఇల్లు వద్దని మేము అద్దింట్లోనే ఉంటామని వాళ్ళు నిర్ణయం చేసేసుకుంటారు. దే ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ ఆల్సో. కాబట్టి శరణం అన్నది ఇట్ ఈజ్ దట్ ఫ్యాక్టర్ విచ్ గివ్స్ యూ సైకలాజికల్ కంఫర్ట్, ఫీలింగ్ ఆఫ్ ఎడిక్వసీ, ఐఎమ్ ఓకే అనే ఫీలింగ్ మనకి ఏది ఇస్తుందో దాన్ని శరణం అని అంటారు. శరణం గృహరక్షిత్రోహ. ఇప్పుడు ఎల్ఐసి పాలసీ చేశారనుకోండి, ఎల్ఐసి పాలసీ చేయాలంటే పాలసీ పూర్వం వాళ్ళు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, ఏజెంట్ ఏం చేసేవాడంటే వచ్చి నువ్వు పాలసీ తీసుకుంటే నీకు చాలా బాగుంటుంది, పాలసీ లేకపోతే నీకు చాలా నష్టము అని ఏజెంట్ బోధించే ప్రయత్నం చేస్తాడు. దెర్ మే బి సమ్ సెన్స్ ఇన్ ఇట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్ ఇట్. బట్ వన్స్ హీ పర్చేజెస్ ది పాలసీ హీ ఫీల్స్ ఏ కంఫర్ట్. హవెవర్ టెంపరీ ఇట్ మే బీ, హీ ఫీల్స్ కంఫర్ట్. సో అంటే ఏమిటి, తన ఇన్నర్ కంఫర్ట్ కోసం ఎల్ఐసి పాలసీని నమ్ముకుంటాడు. మీరు అలా నమ్ముకోండి, వాళ్ళేమో ప్రజా అడ్వర్టైజ్ కూడా చేస్తారు, యోగక్షేమం వహామ్యహం, యూ కెన్ రిలై అపాన్ అస్. అంటే ఇప్పుడు మనం దేన్ని శరణం వేడినట్టు, ఎల్ఐసి పాలసీని శరణం వేడి. సో ఇది హ్యూమన్ నేచర్ అలా ఉంటుంది, బికాస్ హ్యూమన్ నేచర్ వాంట్స్ సమ్ సపోర్ట్ టు ఫీల్ కంఫర్టబుల్ విత్ ఇన్. ఆ సపోర్ట్ లేకపోతే దే కెనాట్ ఫీల్ కంఫర్టబుల్. సో అంచేతనే ఇప్పుడు మీ బస్తీలో ఒక గుండాగారు ఉన్నారనుకోండి, ఆయనతో మీరు మంచి స్నేహం, అంటే మా రోడ్డు మీద వెళ్ళేవి హాయ్ హలో హవర్ యూ అని ఆ లెవెల్లో ఫ్రెండ్లీ లెవెల్లో ఉన్నారనుకోండి, అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ పీపుల్ హూ డు నాట్ నో హిమ్ ఆర్ హీ డజంట్ కేర్ టు సే హలో టు దెమ్, అప్పుడు ఆబ్వియస్లీ యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్ ఇన్ దట్ బస్తీ బికాస్ ఆఫ్ యువర్ అసోసియేషన్ విత్ దట్ జెంట్లమెన్. ఒకప్పుడు ఆ జెంట్లమెన్ మీద ఏదైనా పోలీస్ కేసు వేశారనుకోండి, అప్పుడు యూ ఫీల్ ది ఆపోజిట్, మన ఇన్వాల్వ్ చేస్తాడేమో వీడైనా అలాగంటే డిస్కంఫర్ట్ కూడా ఫీల్ అవుతాం. కాబట్టి ఈ విధంగా దట్ ఫ్యాక్టర్ విచ్ గివ్స్ దట్ ఇన్నర్ కంఫర్ట్ దట్ ఈస్ ది శరణం. ఇప్పుడు మానవుడు సాధారణంగా ధనాన్ని శరణు వేడుతాడు. నా దగ్గర ఓ మోట ఉంటే నేను కంఫర్టబుల్గా ఉంటాను అని అనుకుంటాడు, అనుకుని మోటను సంపాదిస్తాడు. తీరా మూట వచ్చిన తర్వాత ఆ కంఫర్ట్ చాలా టెంపరవరీగా ఉంటుంది, అలా వస్తుంది మళ్ళీ మాయమైపోతుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ మామూలు. ఒకప్పుడు ఆ మూట డిస్కంఫర్ట్ అని పట్టుకొస్తుంది. డబ్బుంటే రక్షణ అంటారు, డబ్బుంటే రక్షణ, లేకపోతే మరి ఆపోజిట్టో, మీరు ఏదైనా 100,000 రూపాయలు జేబులో పెట్టుకుని రోడ్డు మీకు వెళ్తే తెలుస్తుంది రక్షణ ఆపోజిట్. ఇప్పుడు మీరు హాయిగా నిద్రపోతున్నారు, మీకు లాటరీ వస్తే ఇంకా అప్పటితోటి మీకు ఆ నిద్ర ఆఖరు, ఇంకా నిద్రపోలేరు మీరు. ఈ నిద్రపోవాలంటే బయట గన్ మ్యాన్ ఒక నిలబడితేనే మీరు లోపల నిద్రపోగలుగుతారు. కాబట్టి శరణం అన్నట్టుగా అనిపిస్తుంది. కొంతమంది రాజకీయ టికెట్ వస్తే మాకు శరణం అని టికెట్ని శరణం పెడతారు. టికెట్ వస్తే ఏమైనట్టు వీడు నెగ్గాలి కదా, ఇంకా నెగ్గితే అది శరణం. కాబట్టి ఈ విధంగా లౌకిక విషయాలను మనం సహజంగా శరణు వేడుతూ ఉంటాం. అది చాలా తెలివైన పనిగా, సహజమైన పనిగా మనకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు సపోజ్ మీరు ఎవరికైనా అడ్వైస్ ఇచ్చారనుకోండి, మీరు ఆత్మజ్ఞానాన్ని శరణు వేడండి, గీతాజ్ఞానాన్ని శరణు వేడండి అని మీరు ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చారనుకోండి, అంటే వెంటనే ఆయన ఏమంటాడు, అప్పుడే కంగారు ఏముందండి చూసుకుందాం, అప్పుడే గీత దాకా ఇంకా రాలేదు మేము. సరే ఏమిటంటే, ఈ లోకంలో మనం వేటిని శరణు వేడుతున్నామో, ఒకప్పుడు రాజకీయ నాయకులను వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాము, ధనాన్ని కాళ్ళు పట్టుకుంటాము, భోగ సాధనాలని మనం శరణు వేడుతూ ఉంటాము, ఈ భోగ సాధనాల ద్వారా నేను హాయిగా ఉండగలుగుతాను అనే ఒక అభిప్రాయంతో భోగ సాధనాలని శరణు పెడతాము, రియల్ ఎస్టేట్ని శరణు పెడతాం, జడ పదార్థాలను అన్నింటినీ శరణు పెడుతూ ఉంటాం, సాటి మానవుల్ని శరణు పెడుతూ ఉంటాము. సో ఏమంటే, ఇఫ్ ది అదర్ పర్సన్ ఈజ్ ఇన్సెక్యూర్, మీరు వెళ్ళి వాడిని శరణు వేడితే వాడు మీకు సెక్యూరిటీ ఎలా ఇవ్వగలుగుతాడు? ఇప్పుడు ఇద్దరు ఇన్సెక్యూర్ పీపుల్ కలిస్తే సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్సెక్యూర్ ప్లస్ ఇన్సెక్యూర్ ఈజ్ నెవర్ ఇన్ సెక్యూర్, ద రిమైన్ ఇన్సెక్యూర్ ఓన్లీ. కానీ మనం అది గుర్తించాం. మనం ఏం చేస్తామంటే, లోకంలో ఉన్న వాళ్ళందరినీ శరణు వేడుతాం, కానీ ఈశ్వరుణ్ణి శరణు వేడు అని ఎవరైనా చెప్పారనుకోండి, అది వెంటనే మనం ఏమంటామంటే, ఇట్స్ ఏ స్పిరిచువల్ లెక్చర్ అని పేరు పెడతాం. ఇట్స్ ఏ స్పిరిచువల్ లెక్చర్ ఆర్ ఇట్స్ ఏ రిలీజియస్ టాక్. ఈశ్వరుణ్ణి శరణు వేడు అని, ఇట్స్ ఏ రిలీజియస్ టాక్ ఆర్ ఏ స్పిరిచువల్ లెక్చర్. బట్ ఐసే ఈశ్వర శరణాగతి అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ మచ్ అలోన్. అదేదో రిలీజియస్ డిస్కోర్సును స్పిరిచువల్ టాక్ కాదు. అది ఈశ్వర శరణాగతి అన్నది ఇట్ ఈస్ ది మోస్ట్ ప్రాక్టికల్ వే ఆఫ్ లీడింగ్ డైలీ లైఫ్. దిస్ ఈజ్ ఎ డిస్కవరీ. సామాన్యమైన విషయం కాదు, చాలా చాలా చాలా కఠినమైన విషయం. ఎంత కఠినమైందంటే, మేము శరణాగతి చేస్తామని అంటూ ఉంటారు, ఊరికే అలా పైపైన అంటారు, అది ఊరికే వొకాబులరీ. మనకి వొకాబులరీ ఉంటుంది, అంటే ఆ పదాలని పట్టుకుంటాం మనం, పట్టుకుని ఆ పదాలతోటి మనం సంతృప్తి పడుతూ ఉంటాం. ఆ పదాన్ని ఉచ్చరించి యు ఫీల్ యాజ్ ఇఫ్ యు హ్యావ్ అండర్స్టూడ్. ఏ వర్డ్ ఈజ్ నాట్ నాలెడ్జ్, ఏ కాన్సెప్ట్ ఈజ్ నాట్ నాలెడ్జ్ ఎయిదర్. నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. పీపుల్ హ్యావ్ వర్డ్స్ అండ్ పీపుల్ హ్యావ్ కాన్సెప్ట్స్. They mistake the words and concepts for knowledge. నేను చాలాసార్లు పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కొంచెం రెవల్యూషనరీగా ఉంటాయి ఐడియాస్ అని నేను. కాబట్టి ఏవో కొన్ని వర్డ్స్ పట్టుకుని లేదా ఏవో కొన్ని కాన్సెప్ట్స్ పెట్టుకుని అది శరణాగతి, అది నాలెడ్జ్ అని అనుకోకూడదు. శరణాగతి, నేను దేవుణ్ణి శరణ వేడాను అని అంటాడు అని అని ఊరికే అలా అంటాడు, బట్ హీ డజంట్ మీన్ ఇట్ అండ్ హీ డజంట్ నో ఇట్. కానీ ప్రతి వ్యక్తి కూడా ఈశ్వర శరణాగతి వైపుకి పయనించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ మొత్తం సృష్టిలో మనకు రక్షణ, కంఫర్ట్, రక్షణ అంటే కంఫర్ట్, ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కంఫర్ట్ మీకు స్థిరంగా శాశ్వతంగా యథార్థంగా లభించాలంటే ఈశ్వరుడు తక్క మరి ఇంకొకటి లేనేలేదు ఈ సృష్టి మనకు. అయితే మనకేమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుందో చూడండి. ఈశ్వరుడు ఏమి ఈశ్వరుడు అండి బాబు, ఎక్కడ ఎక్కడున్నాడో ఈశ్వరుడు, ఎక్కడ లోకల్గా అయితే ఎక్కడ కనపడ్డు, ఇసు నాన్ లోకల్ గైన్ ఎలాగ శరణ వేద్దాం, లోకల్గా ఉన్నటువంటి వీటన్నింటినీ ఎదురకుండా కనపడేదాన్ని వదిలిపెట్టేసి ఏదో ఏదో మీరు ఐడియలాజికల్గానో లేకపోతే ఇమోషనల్గా ఏదో చెప్పి దాన్ని శరణ వేయడం అంటే, ఇప్పుడు లోకల్గా ఉన్న గుండాన్ని శరణ వేడితే ఆ బస్తీలో ఏవో కొన్ని ఉపయోగాలు ఉంటాయి, ఎల్ఐసి పాలసీ చేసుకుంటే దానివల్ల ఏవో ఉపయోగాలు ఉంటాయి, ఎంపీ మనకి ఎవరైనా తెలుసున్నవాడు ఉంటే దానివల్ల ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మకా ఉండడానికి రూమ్కి వెతుక్కోకర్లేకుండా నేను లెటర్ ఇస్తాడు పట్టుకు వెళ్ళొచ్చు, వెంకటేశ్వర స్వామిని సెలవు శరణ వేడితే ఇప్పుడు నేను చెప్పినవి దొరుకుతాయా? కాబట్టి లోకల్గా ఉండేవి ఏవో చూసుకుని వాటిని శరణ వేయడమని అది మనకి ఎవరో చెప్పక్కర్లేదు, తెలుస్తూనే ఉంటుంది. ఇవేమీ నిజమైనటువంటి రక్షణ కాదని, వాస్తవమైన రక్షణ ఈశ్వర శరణాగతిలోనే ఉంది అని తెలుసుకోవడానికే చాలా చాలా చాలా వీడు ఉన్నతిని సాధించాల్సి ఉంటుంది. అసలు ఆ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవ్వటమే చాలా కఠినమైన విషయం. ఎందుకంటే ఒకటి ఎదురకుండా కనపడుతుంది, ఈ కనపడుతున్నది మిథ్యా అని తెలుసుకోవాలి వీడు. కంటికి కనపడకపోయినా ఉన్నది అది మాత్రమే. సో అని ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నా ఉన్నవాడు ఒక్కడు మాత్రమే అని గ్రహించడం అంటే అదేమీ సామాన్యమైన విషయం కాదు. ఆ గ్రహింపు స్లోగా వన్ హ్యాస్ టు ఎక్వైర్ ఇట్ అండ్ అర్జున సీమ్స్ టు హ్యావ్ ఎక్వైర్డ్ ఇట్. హీ హాజ్ నాట్ ఎట్ రియల్లీ ఎక్వైర్డ్. వాడు అధికంగా ఎక్వైర్ చేసేసాడంటే యథార్థమైన శరణాగతి చేస్తే ఇంక ఏ బోధ అక్కర్లేదు వాడికి, వాడు జ్ఞానే. కానీ అర్జునుడు ఇంకా జ్ఞాని కాదు కదా, శరణాగతి చేశానని అంటున్నాడు. హీ హాజ్ టేకెన్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ శరణాగతి. సో షాధి మాం త్వాం ప్రపన్నం. తర్వాత కార్పణ్య దోషోపహత స్వభావ అన్నాడు. తనలో ఉండే దోషాన్ని ఒకటి గుర్తిస్తున్నాడు. ఆ దోషం ఏమిటి? కార్పణ్యము. ఏ దోషాన్నైతే సంజయుడు కృప అని వర్ణించాడో దాన్ని అర్జునుడు కార్పణ్యము అని వర్ణించుకుంటున్నాడు. సో ఎందుకంటే ఎప్పుడు కూడా మనలో ఉన్న గుణాన్ని మనం సద్గుణంగానూ చెప్పచ్చు, దానిలో దోషయుక్తంగానూ కూడా చెప్పచ్చు. సో అది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది, దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. ఒకడు తల వంచుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వినయశీలి అనొచ్చు, మితభాషి అనొచ్చు. లేకపోతే పక్కన నేను ఉన్నానని తెలిసి కూడా తలెత్తి కూడా నాకేసి చూడలేదు, పొగరుమోతు అని కూడా అనొచ్చు. కనుక సందర్భాన్ని బట్టి దృష్టికోణాన్ని బట్టి ఒక స్థితిని మనం వర్ణించడానికి అవకాశం ఉంటుంది. అర్జునుడు మొట్టమొదట ఏమనుకున్నాడంటే ఇదంతా కృప అనే అనుకున్నాడు, కృపాక్రమం అనే అనుకున్నాడు. వీళ్ళందరి మీద నేను దయ చూపిస్తున్నాను అంచేతనే నేను యుద్ధాన్ని నుంచి వెనుదిరిగే ప్రయత్నం చేస్తున్నాను అని అనుకున్నాడు. కానీ అతనికే అర్థమవుతోంది, అట్ ది సేమ్ టైం హీ ఈజ్ అండర్స్టాండింగ్ ఇట్ హిమ్సెల్ఫ్. ఏమిటంటే ఇంత దాకా వచ్చి అందులో శ్రీకృష్ణుడు క్లైబ్జం ఆస్మగమహ అని చెప్పిన తర్వాత అకీర్తికరం అర్జున అస్వర్గ్యం అనార్య జుష్టం, నువ్వు తీసుకుంటున్నటువంటి స్టెప్ చాలా పొరపాటు స్టెప్ అని చెప్పిన తర్వాత ఆయనకు అర్థమైంది, దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ మై అప్రోచ్. ఇప్పుడు ఒక పని చేద్దామని మొదలుపెట్టి ఆ పని సడన్గా మానేస్తే ఆ మానేస్తాడే కానీ ఆ కంఫర్ట్ రాదు. ఇప్పుడు ఇంట్లో అమ్మగారు అన్నం వండడానికి మొదలుపెట్టారు, ఫుడ్ తయారు చేయడానికి మొదలుపెట్టారు, లోపల ఏదో మాట వచ్చో లేకపోతే కోపం వచ్చో లేకపోతే ఉక్రోషం వచ్చో చెస్ నేను వంట వండను అని ఆ గెరిటర్ గిన్నె కింద పారేశారు. విల్ షీ బీ ఏబుల్ టు రిమైన్ కంఫర్టబుల్ బై నాట్ కుకింగ్? నో. మళ్ళీ ఏదో సరే ఇంక నాకు తప్పదులే, ఇది ఎన్ని తిట్టుకున్నా ఏమైనా నాకు తప్పిది కాదని మళ్ళీ ఆ గిన్నె ఆ గెరిటే తీసుకుని మళ్ళీ ఎసరు వేసి మళ్ళీ వంట చేసి ఆ ఏదో ఏడవండి, ఇదిగో వండి పారేసాను మీ ఏడు మీరు ఏడవండి, ఆ పని చేస్తే కానీ మనస్సుకి ఉత్సాహం. షీ కెనాట్ బి కంఫర్టబుల్, ఎందుకంటే షీ నోస్ దట్ ఇట్ ఈస్ హర్ డ్యూటీ. సమ్హౌ షీ ఈజ్ డూయింగ్ ఇట్, షీ లవ్స్ టు డూ ఇట్. ఇప్పుడు ఏదో వాడేదో మాట అన్నాడు కాబట్టి తేడా వచ్చింది, కానీ నార్మల్లీ దట్ ఈస్ ది రైట్ థింగ్ టు డూ అని షీ నోస్ ఇట్. సో ఫర్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఒకటి బలంగా ముందుకు వచ్చేప్పటికీ కోపం మీద ఉక్రోషం మీద గిన్నె విసిరేసినా మళ్ళీ ఆ గిన్నె తీసుకుని ఆ వంట పూర్తి చేస్తే కానీ అమ్మగారికి విశ్రాంతి ఉండదు, మానసికమైన విశ్రాంతి ఉండదు. సో అలాగే అర్జునుడికి ధనస్సు కింద పారేసిన దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ ఫైట్ అని వాడికి తెలుస్తూనే ఉంది. కానీ మళ్ళీ ధనస్సు చేత్తో పట్టుకుందామంటే చేతులు వణుకుతున్నాయి, చేతులకి పట్టు కూడా దొరకట్లేదు, ఆ స్థితిలో ఉన్నాడు. మనం చూసాం కదా జ్వరం వచ్చిన వాళ్ళలో ఉన్నాడు. కాబట్టి తనలో ఉన్నటువంటి దోషాన్ని గుర్తించాడు, కార్పణ్యము అని పేరు పెట్టాడు ఆ దోషానికి. కార్పణ్యము అంటే కాయర్ అంటే పిరికితనము అని అర్థం, లోభము. ఎప్పుడు లోభి ఎప్పుడు పిరికివాడుగా ఉంటాడు, ఎందుకంటే లోభికి తన జేబులో ఉన్న డబ్బులు జారిపోతాయేమో అనే భయంతో ఉంటాడు ఎప్పుడు కూడా. వాడు ఎప్పుడు లోభి ఎప్పుడు అన్కంఫర్టబుల్గానే ఉంటాడు, ఎందుకంటే హీఈస్ వెరీ అన్ష్యూర్, హీ డజంట్ వాంట్ టు స్పెండ్ మనీ. దేర్ ఫోర్ ఆ మనీ వల్ల వచ్చే కంఫర్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా వాడికి, వాడు దూరంగానే ఉంటుంది వాడికి ఆ కంఫర్ట్. మనీ డబ్బు ఖర్చు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నవాడికి కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు, కానీ డబ్బు దాచుకోవాలి కానీ మనం ఖర్చు పెట్టకూడదు అంటే వాడు లోభ అయిపోయి వాడు చాలా అన్కంఫర్టబుల్ అయిపోతాడు, పిరిగితనం వచ్చిపోతుంది. సో నాలో కూడా ఈ కార్పణ్యము అనే దోషం వచ్చినది. ఉపహత స్వభావ, స్వభావం ఏమిటి? యుద్ధం చేయటం. అర్జునునికి స్వభావం యుద్ధం చేయటం, కానీ ఈ పిరికితనము రక్తం చిందుతుందేమో అనే భయము, పితృదేవతలకి తద్దినాలు అవి ఉండవేమో అని ఇదొక ఫ్యాక్టరు, ఇవన్నీ ఇలాంటివన్నీ కలిసి అతని యొక్క సహజ స్వభావమైనటువంటి ఆ యుద్ధ వీరత్వాన్ని పాడు చేసి పెట్టే. సో కార్పణ్య దోషోపహత స్వభావ ధర్మ సమ్మూఢచేతాహ, యుద్ధం చేస్తే రక్తం చిందుతుంది, ప్రాణ తలలు నరకాల్సి వస్తుంది, నిలువున మనిషిని కోల్చాల్సి వస్తుంది, నేల కోల్చాల్సి వస్తుంది, ఇదంతా ఈ రక్తపాతం అంతా అధర్మమేమో అనిపిస్తోంది. బట్ అట్ ది సేమ్ టైం తాను యుద్ధవీరుడు, తన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పూచి తన మీద ఉంది, ఇది ధర్మయుద్ధము, దీంట్లో నిలబడి యుద్ధం చేసి తన పరాక్రమాన్ని చూపించి దుష్టులైనటువంటి దుర్యోధనాదులకు శిక్ష వేసేటువంటి సందర్భం కూడా ఉన్నది. క్షత్రియ వీరునిగా అది అతని డ్యూటీ. కాబట్టి డ్యూటీ ఇటు లాగుతోంది అటు లాగుతోంది, వాట్ టు డూ? ధర్మ సమ్మూఢ చేత, ఇటు చేయాలా అటు చేయాలా అని ఒక పెద్ద సంకటంలో పడిపోయాడు, వ్యామోహంలో పడిపోయాడు. కాబట్టి శ్రేయ యత్. సో ఇది సందర్భం. ఇక్కడ ఈ శరణాగతిని, ఈ శ్లోకాన్ని, ఇక్కడ ఉన్న శ్లోకం ఇది శరణాగతి శ్లోకం కదా, సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తులో చెప్పారు, శరణాగతి ఉపనిషత్తు అని అనొచ్చు. సో ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తులో మంత్రం, యో వై బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుంహదేవ ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అనే ఆ మంత్రం. ఇక్కడ ఉన్న ఈ మంత్రం ఇట్ రిజంబుల్స్ దట్, ఈ శ్లోకం ఇట్ రిజంబుల్స్ దట్ మంత్ర, శాధి మాం త్వాం ప్రపన్నం శరణమహం ప్రపద్యే. అవన్నీ ఆ వర్డ్స్ అన్నీ కూడా వర్డ్స్ వృత్తంతో సహా లంబావృత్తం కదా, జస్ట్ కోయిన్సైడ్స్. అక్కడ శరణాగతి ఎలా ఉందంటే, ఇప్పుడు చూడండి, నిర్గుణ పరబ్రహ్మ మాయాశక్తి యందు ప్రతిఫలించి సగుణ ఈశ్వరుడైనది. సగుణ ఈశ్వరుడు అంటే హిరణ్యగర్భుడు, ఆ సగుణ ఈశ్వరుడే జగద్రూపంగా ప్రకటమైనాడు. కాబట్టి ఏ పరబ్రహ్మ అయితే మొట్టమొదట సగుణ ఈశ్వర రూపంగా ప్రకటమై ఆ సగుణ ఈశ్వరుని నుండి వేద జ్ఞానం రూపంగా ప్రకటమైనదో, యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. ఎందుకంటే పరబ్రహ్మ శుద్ధ చైతన్యం, చైతన్యము యొక్క ఎక్స్ప్రెషన్ అభివ్యక్తి ఎలా ఉంటుంది? జ్ఞానము ఆనందము ఆ రూపంగా ఉంటుంది. సో అంచేతనే మొట్టమొదట దట్ కాస్మిక్ పర్సన్ అంటే శక్తి స్వరూపుడు, తర్వాత వేదము అంటే జ్ఞానము. సో మొట్టమొదట ప్రకటమైనటువంటి మొట్టమొదట ఎఫెక్ట్ కార్యం ఏమిటంటే, కార్యబ్రహ్మ అంటారు, అదేమిటంటే జ్ఞానము శక్తి రెండింటి యొక్క సమ్మేళనము, సర్వ జ్ఞానము సర్వశక్తి, లేకపోతే అనంత జ్ఞానము అనంత శక్తి, ఈ రెండింటి యొక్క సమ్మేళనము. ఆ విధంగా ఆ పరబ్రహ్మ ప్రకటమైనది. ఆ సమ్మేళనానికే మనం దేవుడు అని పేరు పెట్టాం, ఇంకా ఏవేవో పేర్లు కూడా పెట్టచ్చు. సో ఆ విధంగా ఆ ఈశ్వరుని రూపంగా ప్రకటమై, ఇప్పుడు ఆ ఈశ్వరు అప్పుడు అలా ప్రకటమైతే, జగత్తు రావడానికి ముందు అలా ప్రకటమైతే, తర్వాత ఆ ఈశ్వరుడి నుంచే జగత్తంతా ఆవిర్భవిస్తే, ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? తగుంహ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం. సో ఈ సాధకుడు ఎవడైతే ఉన్నాడో వీడి బుద్ధి యందు, ఆత్మ అంటే తన యొక్క, బుద్ధి అంటే బుద్ధి యందు ప్రకాశం, బుద్ధిని ప్రకాశింపజేస్తున్నాడు చైతన్య ప్రకాశము రూపంగా ఆ పరమాత్మయే. ఏ పరమాత్మ అయితే యూనివర్సల్ పర్సన్ కింద ప్రకటమయ్యాడో అదే పరమాత్మ ఇప్పుడు నా హృదయంలో బుద్ధిని ప్రకాశింపజేసే చైతన్య రూపంగా ఉన్నాడు. తమ్ ఆత్మబుద్ధి ప్రకాశం అటువంటి పరమేశ్వరుణ్ణి ముముక్షుకువై శరణమహం ప్రపద్యే, మోక్షమును కోరి, సంసార బంధము నుండి విముక్తిని కోరి నేను శరణు వేడుచున్నాను అని మంత్రం. అక్కడ ఆ సగుణ పరబ్రహ్మ ఈశ్వరుని స్థానంలో శ్రీకృష్ణుడు నిలబడి ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో ఆ శరణు వేడుతున్నాను అనే ఒక సాధకుడు అన్నాడు ఉపనిషత్తులో. ఆ సాధకుడు ఈ సందర్భంలో అర్జునుడు. కాబట్టి మీరు శరణు వేడేప్పుడు లోకల్గా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ని శరణు వేడుతారా, లేక ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఏ ఈశ్వరుణ్ నుంచి ఆవిర్భవించినవో ఆ ఈశ్వరుణ్ణి శరణు వేడుతారా, అంటే నామరూపాలని శరణు వేడుతారా, నామరూపాలకు అతీతమైనటువంటి సత్యాన్ని శరణు వేడుతారా? అంటే దుర్బలమైన మనస్సు గలవాడు నామరూపాలనే శరణు వేడుతూ ఉంటాడు. నామరూపాలని శరణు వేడిన ప్రతి సందర్భంలోనూ వీడికి ఎదురుదెబ్బ తగిలి నిరాశే మిగులుతూ ఉంటుంది. అయినా ఆ నిరాశ నుంచి అనుభవం నుంచి వాడు నేర్చుకోడు. వాడు ఈ నామరూపాలను విడిచిపెట్టి మరో నామరూపాలు పట్టుకుంటాడు. ఈ మినిస్టర్ని పట్టుకుంటే ఉపయోగం లేకపోయింది, వాడిని పట్టుకుంటే ఉపయోగం ఉంటుందేమో అనో, ఏదో మొత్తానికి సంథింగ్ ఆర్ దే అదర్. సో ఈ విధంగా మనిషి తన యొక్క సుఖము ఆనందము అనేవి అల్టిమేట్గా ఈశ్వర శరణాగతి ఎందు ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవటానికి చాలా కష్టం అవుతుంది మనిషికి. చిత్రం ఏంటంటే, కొంతమంది ఇండియాలో ఉండగా పాఠాలు అవి, గీతా పాఠాలు అవి ఇక్కడ అవుతూ ఉంటాయండి, ఇక్కడ దేనికి వెళ్ళరు, అమెరికా వెళ్తారు, అక్కడ పాఠానికి వస్తారు. మొట్టమొదటిసారి మేము గీత అమెరికాలో విన్నామండి. మీరు ఒక ఆయన గీత పాఠానికి వచ్చారు అమెరికాలో, మీరు ఎక్కడుంటారండి అని అడిగితే హృషికేశ్లో ఉంది. హీ కేమ్ ఫ్రమ్ హృషికేశ్. హృషికేశ్లో పుట్టాడు, హృషికేశ్లో చదువుకున్నాడు, హృషికేశ్లో కాలేజీలో బీఎస్సీ పాస్ అయ్యి, ఎక్కడో ఐఐటీలోనో ఎక్కడో ఐఐటీలోనో ఏదో యూనివర్సిటీలోనో ఎంఎస్సీ పాస్ అయ్యి అమెరికా వచ్చి అప్పుడు గీత క్లాసులు తయారయ్యాడు. పుట్టింది హృషికేశ్లో. శివానందజీ వీళ్ళందరూ ఉన్నారు, మహాత్ములందరూ అక్కడే ఉన్నారు. అక్కడ గీత క్లాసుకి వెళ్ళాలంటే హీ డిడ్ నాట్ ఫీల్ నీడ్ ఫైట్. హీ ఫెల్ట్ దట్ అమెరికాని శరణ వేడితే అక్కడ మనకి అమెరికా శరణాగతిలోనే మనకి కృతార్థత ఉందని అనుకుని అమెరికా, మన యువకులందరూ అమెరికాని శరణ వేడతారు, అమెరికా శరణాగతి చేస్తారు. ఓకే, నౌ దే రీచ్ దేర్ అండ్ దెన్ దే డిస్కవర్ దట్ దే ఆర్ నాట్ హ్యాపీ ఆఫ్టర్ ఆల్. ఎంత కష్టపడి అమెరికా వెళ్ళిన తర్వాత కూడా దే రిమైన్ అన్హ్యాపీ. మరి ఎలాగా? ఇప్పుడు గీత పాఠానికి వస్తారు. కాబట్టి ఎనీవే ది పాయింట్ ఈజ్ ముముక్షు, నీవు సంసార బంధం నుండి విముక్తి కోరినట్లయితే ముముక్షురువై, అది ఒక ప్రధానమైన క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే ఈ శరణాగతి అన్నది సరళంగా ముందుకు సాగుతుంది. సో అర్జునుడికి ఆ క్వాలిఫికేషన్ ఉంది. ఎందుకంటే యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే అని అంటున్నాడు. ఎందుకంటే శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీర అని కఠోపనిషత్తులో. మనిషికి ప్రతి సందర్భంలోనూ ఇదొక కార్యక్రమం, ఇదొక ఛాయిస్. ఈ ఛాయిస్ మనిషి చేస్తీరాలి. ఈ ఛాయిస్ పశుపక్ష్యాదులకు ఉండదు. ఇప్పుడు కుక్కకి మురగాలనిపించింది అనుకోండి, నేను మురగనా వద్దా, మురిగితే బాగుంటుందా బాగుండదా, ఈజ్ ఇట్ ఎటికెట్ ఫాలో అయినట్టు అవుతుందా అవదా, ఇన్ని సమస్యలు దానికి ఉండవు. అది మురగాలనిపిస్తే మురిగేస్తుంది. దానికి మిగతా వాళ్ళు మనుషులు ఏమనుకుంటారు, మిగిలిన కుక్కలు ఏమనుకుంటాయి అనేటువంటి వెరీ హైటెండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ దానికి ఉండదు. అది మురిగేస్తుంది. గాడిద వెనకాలకి వెళితే తన్నుతుంది. గాడిద తన్నినందుకు గాను దానికి ఎవళ్ళు లోకల్ లీడర్స్ ఎవళ్ళు శిక్ష వేయరు, తరివేస్తారు కానీ అక్కడి నుంచి శిక్ష వేయరు, దానికి పనిష్మెంట్ ఏమి ఇవ్వరు. మనిషి తన్నితే పరువు నష్టం దావా వేసి ఏదైనా చేయొచ్చు, కానీ గాడిద తన్నితే దానికి యూ కెనాట్ అప్పీల్ అగ్నెస్. ఈవెన్ ఇన్ అమెరికా యూ కెనాట్ ఫైల్ ఎస్ ఉంటుంది. ఇక్కడ మాటలు అమెరికాలో కూడా సూట్ ఫైట్ చేయడానికి వీలుండదు. సో ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎ ఛాయిస్. ఛాయిస్ మనకే ఉన్నది. మనకి ప్రతి సందర్భంలోనూ ఛాయిస్సే. వంకాయ కారం పెట్టుకోరు ఉండాలా, కాకరకాయ కూర ఉండాలా, ఇదో ఛాయిస్. కాకరకాయ కూర ఆరోగ్యానికి మంచిదే కానీ రుచి బాగుండదు. వంకాయ కారం పెట్టుకూర రుచిగా ఉంటుంది, ఆరోగ్యం ఏమో చెప్పలేము. ఇప్పుడు ఏం చేయాలి? ఇదో ఛాయిస్. ఇది శ్రేయస్సు ప్రేయస్సు. ఈ విధంగా ప్రతి స్టెప్లోనూ ఛాయిస్సే. వాకింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలనుకుంటాడు, అదే టైంలో ఎవరో బంధువులు రావడమో లేకపోతే ఏదో టీవీలో మంచి సినిమా వస్తూ ఉండడమో ఏదో ఇలాగ వచ్చి ఓన్లే దీని పని రేపు చూడొచ్చులే ఈ వాకింగ్ అనుకుంటాడు. అలాగా అలా సరెండర్ అయిపోయాడంటే వాడి ఎక్సర్సైజ్ ఎన్నడూ ముందుకు వెళ్ళదు. సో ఎవ్రీ స్టెప్ శ్రేయస్సు ప్రేయస్సు. హితము ప్రియము. హితము అంటే మంచి చేసేది, ప్రియము అంటే ఆకర్షణీయంగా కనబడేది. మనుష్యులకి ఆకర్షణ అనేది చాలా ప్రధానమైన అంశం. ఆకర్షణ, ఈ ఆకర్షణ అనేది ఎంత హాని కలిగిస్తుందంటే, ఇప్పుడు మనకి ఫుడ్ కలర్స్ అని ఉన్నాయి. నాకు దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్. ఫుడ్ కలర్స్ అని ఉన్నాయి అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నింట్లోనూ కలర్స్ వేస్తారు. ఈ కలర్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ ఐటమ్. కలర్ ఈజ్ ఓన్లీ అపీరెన్స్ కోసమే ఉంటుంది. ఇప్పుడు జిలాబీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లో పౌడర్ వేస్తారు. ఈ జిలాబీ తయారు చేస్తారు చూడండి, వాడు వేసే ఆ ఎల్లో పౌడరు, ఇట్ ఈస్ ఎ బ్యాండ్ ఫుడ్ ఎడిటివ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఈ డైస్ ఉంటాయి, వీటిని గోడలకు వేస్తే శుభం కానీ కడుపులో ఉండే ఆ ఇంటెస్టైన్స్కి ఆ కలర్స్ మంచిది కాదుగా. కానీ అవి వేస్తారు, ఎందుకంటే అవి వేసి అది మెలమెల్లాటతో పచ్చగా ఉంటేనే వీడు కొంటాడు. అది మామూలు దాని నార్మల్ కలర్లో ఉంటే వీడు కొండవు. అంచేతనే మీకు మిఠాయిలు చూడండి, పచ్చటివి అక్కడక్కడ, పచ్చవి అక్కడక్కడ, ఎర్రవి మామూలు ఆ శనగపిండి కలర్ కాకుండా ఈ పసుపు ఎరుపు అక్కడక్కడ ఉంటుంది. ఎక్కడైనా మిఠాయిలో పసుపు దాని నార్మల్ కలర్ కాకుండా గ్రీన్ కలరు, ఎల్లో, రెడ్ కలరు ఇలాంటివి ఉన్నాయంటే మీరు ఆ మిఠాయి టచ్ చేయొద్దు. ఎందుకంటే దట్ గ్రీన్ కలర్, వాట్ ఈస్ దిస్ గ్రీన్ కలర్? మిఠాయి గ్రీన్గా ఉండడం ఏంటండి? మిఠాయి రెడ్గా ఉండడం ఏంటి? మిఠాయి ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కాదు అది క్రిమ్సన్ కలర్, దానికి అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వాడు వేసాడనమాట పట్టుకో. సో అలాగే సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. ఈ స్వీట్ మీద ఈ సిల్వర్ ఫాయిల్ అని పెడతాడు, అది సిల్వర్ ఫాయిల్ కాదు. అదే వాళ్ళే అంత పిచ్చోళ్ళేంటి మీ చేత సిల్వర్ తినిపించడానికి? మీకు ఎప్పుడు తోచలేదు వాడు సిల్వర్ ఫాయిల్ అంటాడే కానీ అది ఇట్ మే నాట్ బి సిల్వర్ అని తోచలేదు. గోల్డ్ ఆభరణాలు కొంటారు, అది ప్యూర్ గోల్డ్. అది దాంట్లో ఇంకా ఏవో కలవో, రాగి అవి కలుస్తాయో కలవా? మరి అటువంటిప్పుడు సిల్వర్లో కూడా ఏదో కలుస్తుందని మీకు ఎందుకు అనిపించదు? నిజానికి దాంట్లో లెడ్ ఉంటుంది. లెడ్ ఈజ్ ఎ పాయిజన్. ఇన్ఫ్యాక్ట్ లెడ్ ఈజ్ సచ్ ఎ హారెండస్ పాయిజన్. ఇట్ ఈస్ సో మచ్ సో ద టెట్రాఇథైల్ లెడ్ విచ్ ఈస్ అన్ యాంటీ నాకింగ్ ఏజెంట్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ బ్యాండ్. ఎందుకంటే పెట్రోల్లో లెడ్ వేస్తే 1% వేస్తారు, అది ఫ్యూమ్స్ వస్తాయి. ఆ ఫ్యూమ్స్ పీలిస్తే బాడీలో సెటిల్ అయిపోతుంది లెడ్, అది హాని కలిగిస్తుంది. అందుకోసం బ్యాన్ చేశారు దాన్ని. మీరు ఆ చేసిన బ్యాన్కి ఆపోజిట్గా ఈ సిల్వర్ ఫాయిల్ని పుచ్చుకుంటూ ఉంటే శరీరంలో లెడ్ వస్తుంది. శరీరంలో లెడ్ ఫారం అయితే దానివల్ల వచ్చే అనారోగ్యాలకి మన ఇండియాలో టెస్టులు లేవు. లెడ్ పర్సంటేజ్ ఎంత ఉంది, బ్లడ్లో ఎంత ఉంది, టిష్యూలో ఎంత ఉంది, దానికి టెస్ట్లు ఏం లేవు. దాన్ని అసలు డాక్టర్కి డౌటే రాదు ఇది లెడ్ పాయిజన్ అని వాడికి తెలియడం కష్టం. ఒకవేళ తెలివైన డాక్టర్ అయితే ఇది లెడ్ పాయిజన్ అయి ఉంటుందని వాడికి డౌట్ వస్తుంది. డౌట్ వస్తే ఎలాగా? యూ హ్యావ్ టు టెస్ట్ ఫర్ లెడ్ ఎంత ఉందో, పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ ఎంత ఉందో టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే శాంపుల్ తీసుకుని జర్మనీ పంపించాలి. జర్మనీ నుంచి రిపోర్ట్ వస్తుంది 15 రోజుల తర్వాత, అప్పుడు లెడ్ పాయిజన్ అని తెలుస్తుంది. అప్పుడు దానికి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసిన మందులు వేసుకోవాలి. ఏమిటిదంతా? ఇదంతా ఏమిటంటే సిల్వర్ ఫాయిల్ ఆకర్షణ. ఇదంతా ఒకప్పుడు ఈ పెట్రోల్ ఫ్యూమ్స్లో లెడ్ ఉండేది, దానికి మనం ఏం చేయలేము. పెయింట్స్లో లెడ్ ఉంటుంది, సరే దానికి మనం ఏం చేయలేము. మరి దీనికి కాబట్టి ఈ ఆకర్షణ అన్నది ఎంత హాని చేస్తుందో చూడండి. శ్రేయశ్చ ప్రేయశ్చ. మనిషి ఆకర్షణకి పోతాడు. లెడ్ ఈ సిల్వర్ ఫాయిల్ ఉన్న స్వీట్లు కొనుక్కుపోతారు, కొనుక్కుపోయి దాంతో సహా భక్షిస్తాయి. నేను ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటాను, సిల్వర్ ఫాయిల్ ఉన్న స్వీట్ జోలికి పోకండి అని. ఎనీవే, శ్రేయశ్చ ప్రేయశ్చ. మనిషికి ఆకర్షణీయంగా ఒకటి ఉంటుంది, హితాన్ని చేసేది మరొకటి ఉంటుంది. ఆకర్షణీయమైనది హితమును చేయదు, హితమును చేసేది ఆకర్షణీయంగా ఉండదు. మీకు మహాత్ముడు మహా ఆకర్షణీయంగా ఉన్నాడు, జల్తార్ పట్టు వస్త్రాలు ధరించాడు, జెట్ ప్లేన్లో వచ్చాడు, జెట్ మహాత్ముడు వచ్చాడు, మీకు పాఠం చెప్పేదే ఉండదు. లెట్ మీ సే దిస్, పాఠం ఉండదు, ఆకర్షణే ఉంటుంది. మీకు పాఠం కావాలా, ఆకర్షణ కావాలంటే జనాలకు ఆకర్షణే కావాలి, విద్యార్థులకు పాఠం కావాలి. సో ఇట్స్ సో శ్రీకృష్ణుడు అంటే, శ్రీకృష్ణుడు అంటే రాసలీల చేశాడు, మురళి వాయించాడు, డ్యాన్స్ చేశాడు, దాండియా చేశాడు, అలాగ కాలక్షేపం చేసేయచ్చు, దట్ ఈజ్ వన్ థింగ్. బట్ దెన్ శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. శ్రేయస్ అది కావాలి. నేను ఇంతదాకా శ్రీకృష్ణుడి దగ్గర శ్రేయస్సుని కోరలేదు. అర్జునుడికి అనుభవం అలా ఉంది, ప్రేయస్సునే కోరాడు. సో శ్రేయస్సుని ఈనాడు కోరుతున్నాడు. శ్రేయశ్రేయస్యాత్. మనం చాలా పిక్నిక్లకు వెళ్ళాము, చాలా విహారాలు అవి చేసాం, నాకు ఇప్పుడు మాత్రం అలాంటిది కాదు. ఐ వాంట్ శ్రేయస్. సో ఈ శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత. మనుష్యుడికి, ప్రతి మనుష్యుడికే, పశుపక్ష్యాదులకు ఈ సమస్య లేదు, దేవతలకు కూడా ఈ సమస్య లేదు. మన దేవతలని వాళ్ళకు కూడా ఈ సమస్య లేదు, ఉండుకుండకపోవచ్చు బహుశా. సో మనకే ఉంది ఈ సమస్య. మనుష్యం ఏత ఆ ఇత, మనుష్యుణ్ణి సమీపిస్తాయి. ఇదిగో నేనున్నాను అని శ్రేయస్సు వస్తుంది, ఇదిగో నేనున్నాను అని ప్రేయస్సు వస్తుంది. వీడు ఏం చేస్తాడంటే శ్రేయస్సును త్రోసిపుచ్చి ప్రేయస్సును పట్టుకుంటాడు. అది ఓ స్టేజ్ వచ్చేప్పటికి ఆ దాన్ని రివర్స్ చేసి ప్రేయస్సును త్రోసిపుచ్చి శ్రేయస్సుని పట్టుకోవాలి. కాబట్టి నాకు నువ్వు శ్రేయస్సును బోధించవలసినది. శ్రీకృష్ణుడిని ప్రేయస్సు బోధించమంటే ప్రేయస్సు కూడా బోధిస్తాడు. సో నాకు శ్రేయస్సు చెప్పవలసినది. శిష్యస్తేహం. సో ఇంకా ఇంకొక అంశము, ఈ కార్పణ్యము అన్నది ఒకటి ఉంది. ఎందుకంటే ఇంకా కాంటెక్స్ట్ వదిలిపెట్టేస్తున్నాం, అయిపోతుంది. కాంటెక్స్ట్ డిస్కషన్ ఈజ్ కమింగ్ టు ఎన్ అండ్. ఇంకా కాంటెక్స్ట్ చాలా కాలం డిస్కస్ చేశాం. ఇన్ ద నౌ వీ విల్ రైజ్ అబౌవ్ ది కాంటెక్స్ట్. అండ్ ఎక్కడో మధ్యలో మళ్ళీ రెండో అధ్యాయంలో వరడదిన శ్లోకాలు వస్తాయి, ప్యూర్లీ కాంటెక్స్ట్ యువర్. అక్కడ మళ్ళీ ఒకసారి కాంటెక్స్ట్ గుర్తు చేసుకుంటాం, అక్కడతో కాంటెక్స్ట్ ఆఖరు. ఇంకా మిగిలినంతా వేదాంతమే, ఉపనిషత్తులు వేదాంతమే. సో ఇక్కడ కూడా కాంటెక్స్ట్ సిచ్యువేషన్ ఈజ్ ఆల్రెడీ స్లోలీ బీయింగ్ డ్రాప్డ్ అవే. కార్పణ్యము అనేదాన్ని ఉపనిషత్తుల్లో నిరూపణ చేశారు, దానికి డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఏమిటి లోభము? వేదాంతుల లోభం ఇది. ఇది ధనానికి సంబంధించిన లోభం కాదు. ఆ లోభం ఎలాగూ ఉంది. ఇక్కడ లోభం ఏమిటంటే, బృహదారణ్యకంలో ఇది తరచుగా కోట్ చేస్తారు. అంటే తరచుగా అంటే విద్వాంసులు కోట్ చేస్తారని నా అభిప్రాయం. యోవై గార్గి ఏతదక్షరం అవిదిత్వ అస్మాల్లోకాత్ ప్రైతి స కృపణ. కృపణుడు అంటే కార్పణ్యము అనే దోషం గలవాడు ఎవడంటే, ఓ గార్గి, గార్గి యాజ్ఞవల్క్య సంవాదం. గార్గి అనే ఆమె మన భారతీయ తత్వశాస్త్రంలో ఒక అత్యున్నత స్థాయికి చెందిన ఒక స్త్రీ. సో నారీ ధర్మము ఎంత ఉన్నత స్థితికి చేరిందో చూడండి. జిజ్ఞాసువులలో గొప్పగా ఎవరినైనా ఒక నారీని చెప్పాలి అంటే మైత్రేయని చెప్తారు. పతివ్రతలలో నారిని చెప్పాలి అన్నట్లయితే చాలామందిని చెప్తారు, సావిత్రి, మరొకళ్ళు మరొకళ్ళు. జిజ్ఞాసువులలో నారీ, నారీ ధర్మంలో జిజ్ఞాసువులు ఉన్నారా అన్నట్లయితే ఎస్, మైత్రేయి. అయితే నారీ ధర్మంలో నారీ అంటే స్త్రీ అని అర్థం. సో నారీ ధర్మంలో జ్ఞానులు ఎవరైనా ఉన్నారంటే గార్గి. అది జనక మహారాజు సభ, అక్కడ అందరూ మహర్షులందరూ గుమిగూడి ఉన్నారు, సమావేశమై ఉన్నారు. జనకుడు చక్రవర్తి జ్ఞాని. సో ఆ సమావేశంలో యాజ్ఞవల్క్యుని యొక్క సామర్థ్యం ఎంతటిది, ఇతడు ఎట్టి మహాత్ముడు అనేటువంటి ప్రసంగం వస్తుంది. వస్తే అయితే ఈ సంగతి ఎవళ్ళు తెలుస్తారు? యాజ్ఞవల్క్యుని ఎవరు రెండు మూడు ప్రశ్నలు వేస్తే తెలుస్తుంది కదా. ఆ ప్రశ్నలు ఎవళ్ళు వేస్తారు? ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఆయన యోగ్యుడు అని ఎవళ్ళు, హూ ఈజ్ గోయింగ్ టు రికమెండ్ దట్? అంటే అందరూ కలిసి ఏకగ్రీవంగా గార్గిని, గార్గికి అప్పచెప్తారు. ఆ పని ఆవిడుంది అక్కడ. ఇప్పుడు గార్గి యాజ్ఞవల్క్యుణ్ణి, ఏమయ్యా ఈ దీనికి ఏదైనా చెప్పు అని ఒక ప్రశ్న వేస్తుంది. ఆయన చెప్తాడు, ఇంకో ప్రశ్న వేస్తుంది, చెప్తాడు. అలాగే గార్గి యాజ్ఞవల్క్య సంవాదం. ఈ సంవాదం అంతా అయిన తర్వాత ఆవిడ సభను ఉద్దేశించి చెప్తుంది, యాజ్ఞవల్క్యుడు మహాత్ముడు, మీరు ఆయన్ని ఆదరించండి అని ఆయన రికమెండ్ చేస్తున్నాడు పరీక్ష, ఆవిడ పరీక్షాధికారి. సో దిస్ ఈజ్ ది సంవాద ఇన్ బృహదారణ్యకోపనిషత్. అక్కడ గార్గి వేసిన ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్తున్నాడు, యోవై గార్గి అంటే ఓ గార్గి, ఎవడైతే ఈ లోకం ఈ ఏత దక్షణం అవిదిత్వ ఆ అక్షర పరబ్రహ్మని బోధిస్తాడు, దాని గురించి చెప్తాడు. ఈ అక్షర పరబ్రహ్మను అంటే తన హృదయంలో వినాశము లేని ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఈ ఏకైక సత్యాన్ని ఎవడైతే తెలుసుకోకుండానే మానవ జీవితాన్ని ముగిస్తాడో, ప్రైతి చచ్చిపోతాడో, సహా కృపణ, వాడు కృపణుడు. లోభి అదేమిటి, దాంట్లో లోభమేముందంటే, లోభం అంటే అక్కడ పరమేశ్వరుడు వీడికి బుద్ధిశక్తి ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చి ఆ ధనాన్ని ఎవడు ఖర్చు పెట్టడో వాడు లోభే అయినట్టుగా, బుద్ధిశక్తినిచ్చి దాన్ని వాడు వినియోగం చేయకపోతే దాన్ని లోభి అని అన్నారు. ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు. కాబట్టి ఈనాటి వరకు అర్జునుడు లోక వ్యవహారాలని